అందరికీ నమస్కారం. లఘు సిద్ధాంత కౌముది అధ్యయనంలో అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం చదువుకోబోతున్న సూత్రం 19వ సూత్రం, అచసంధి ప్రకరణంలో ఝలాం జస్ ఝషి అని సూత్రం. ఝలాం జష్ ఝషి అని పదవిభాగం. ప్రస్తుతం మనం శుద్ధ్యుపాస్య అనే ప్రక్రియ సాధనంలో ఉన్నాము. అది మొదలు సుధి ఉపాస్య అని ఉండగా ఈకారానికి అనాదేశమై యకారం వచ్చి ఆ ధకారానికి మళ్ళీ అనచిచాని ద్విత్వం వచ్చి సుధ్ ధ్ య ఉపాస్య అని ఉంది. ఇప్పుడు ఈ రెండు ధకారాలు, మహాప్రాణ ధకారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక ధకారానికి అల్పప్రాణ ధకారాదేశం చేయడం కోసం ఈ సూత్రం వచ్చింది. ఏం చెప్తుంది ఈ సూత్రానికి అర్థం ఏంటి అంటే, లఘు సిద్ధాంత కోముదిలో దానికి ఏమీ అర్థం ఇవ్వలేదు, స్పష్టం అని వదిలేశారు. ఎందుకనంటే ఈ సూత్రంలో ఏమీ అనువృత్తులు ఏమీ లేవు. సాక్షాత్తు సూత్రంలో ఉన్న శబ్దాలకి అర్థం తెలుసుకోవడం. ఝలాం అనేది ఝల్ అనే శబ్దానికి షష్ఠి, జస్ అనేది జస్ అనే శబ్దానికి ప్రథమ, ఝషి అనేది ఝష్ అనే శబ్దానికి సప్తమి ఏకవచనం. అయితే షష్ఠీకి అర్థం ఏం చెప్పుకున్నాం, స్థానము. కాబట్టి ఝలాం స్థానే అంటే ఝల్ ప్రత్యాహార వర్ణాల స్థానంలో జష్. జష్ అనేది ప్రథమ కాబట్టి ఎప్పుడైనా దేన్ని విధిస్తామో అది ప్రథమా విభక్తిలో ఉంటుంది. కాబట్టి జష్ అనేది అవుతుంది. ఎప్పుడు ఝషి అంటే ఝష్ ప్రత్యాహార వర్ణాలు పరంగా ఉన్నప్పుడు, ఆ ఝష్ ప్రత్యాహారానికి అవ్యవహితంగా పూర్వమందున్న ఝల్ స్థానంలో జష్ అనేవి ఆదేశాలు అవుతాయి. ఝల్ ప్రత్యాహారము అంటే ఎక్కడి నుంచి, ఝభై ఘడదష్ జపగడదష్ అంటే వర్గ చతుర్థాక్షరాలు, వర్గ తృతీయాక్షరాలు, వర్గ ద్వితీయాక్షరాలు, వర్గ ప్రథమాక్షరాలు, శేషాసాహ అనే ఊష్మవర్ణాలు, వీటికి జష్ అనేవి ఆదేశం అవుతాయి. జష్ అంటే ఏంటి, వర్గ తృతీయాక్షరాలన్నీ జష్ ప్రత్యాహారంలో ఉన్నాయి. జ బ గడద అనే 5 వర్ణాలు అంటే వర్గ చతుర్థాలు, తృతీయాలు, ద్వితీయాలు, ప్రథమ వర్ణాలు, ఊష్మవర్ణాలు, వీటి స్థానంలో వర్గ తృతీయ వర్ణాలు ఆదేశమవుతాయి. ఎప్పుడు అంటే ఝష్ ప్రత్యాహారం పరంగా ఉన్నప్పుడు. అంటే వర్గ చతుర్థాక్షరాలు, వర్గ తృతీయాక్షరాలు గనక పరంగా ఉంటే చతుర్థ, తృతీయ, ద్వితీయ, ప్రథమ ఊష్మవర్ణాల స్థానంలో తృతీయ వర్ణాలు ఆదేశమవుతాయి అని ఈ సూత్రానికి సామాన్యంగా అర్థం. మళ్ళీ ఒక్కసారి, వర్గ చతుర్థ, తృతీయ, ద్వితీయ, ప్రథమ ఊష్మవర్ణాల స్థానంలో వర్గ తృతీయ వర్ణాలు ఆదేశమవుతాయి. ఎప్పుడు, వర్గ చతుర్థాలు కానీ వర్గ తృతీయాలు కానీ అవ్యవహిత పరంగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఉదాహరణలో చూద్దాం. సుధ్ ధ్ య ఉపాస్య అని ఉంది. ఇప్పుడు ధ ధ య ఇవి 3 వ్యంజన వర్ణాలు. ఇందులో మొదటి వ్యంజన వర్ణం ధకారం, ఇది ఝల్ ప్రత్యాహార వర్ణం. రెండవ ధకారం కూడా ఝల్ ప్రత్యాహార వర్ణమే. యకారం వచ్చేసరికి అది ఝల్ ప్రత్యాహారంలోకి రాదు, అలాగని ఝష్ ప్రత్యాహారంలోకి రాదు. కాబట్టి యకారానికి సంబంధించి ఝల్లు కాదు, ఝష్ కాదు. ఇప్పుడు రెండు ధకారాల విషయంలోనే మనం చూడాలి. ఒక ధకారం ఝల్లు, రెండు ధకారాలు ఝల్లో వస్తాయి, రెండు ధకారాలు ఝష్లో కూడా వస్తాయి. కాబట్టి మనం ఇప్పుడు ఒకటి స్థాని, ఒకటి నిమిత్తంగా చూసుకోవాలి. అందుకని మొదటి ధకారం ఝల్, రెండవ ధకారం ఝష్. ఎందుకంటే ఝష్ పరంగా ఉన్నప్పుడు దానికి అవ్యవహిత పూర్వంగా ఉన్న ఝల్కి జస్ అవుతుంది అన్నారు. కాబట్టి ఆ నియమం మొదటి ధకారంలోనే మనకి సాక్షాత్తు కనిపిస్తుంది. కాబట్టి మొదటి ధకార స్థానంలో మనం దాని తృతీయ వర్ణాన్ని ఆదేశం చేస్తాం. అప్పుడు సుద్ ధ్ య ఉపాస్య అని అవుతుంది.